Lord, hallelujah, hallelujah, hallelujah. మహాకృపగల తండ్రి, అనంతమైన ప్రేమతో మీ బిడ్డలకు ప్రశస్తమైన జీవితాన్ని అనుగ్రహించుచున్నారు. దానికి గాను మా హృదయాంతరాళము నుండి మీకు ధన్యవాదములు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలు చేపట్టిన ప్రతి పనిలో తోడై ఉండి వారికి విజయాన్ని దయచేయండి. ఈ పాటలు వినుచున్న ప్రతి ఒక్కరికి మీ ప్రేమ, కృప, పవిత్రాత్మ సహాయము, దూతల సంరక్షణము ఎల్లప్పుడూ దయచేయండి. కుటుంబాలలో మీ యొక్క శాంతి, సమాధానాలు, దీవెనలు దండిగా కురిపించండి. తద్వారా మేమందరము మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మేము మహిమపరచుదుముగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరిని దీవించి ఆశీర్వదించి సంరక్షించునుగాక.